بسم الله الرحمن الرحيم. الحاقة، ما الحاقة، وما أدراك ما الحاقة. كذبت ثمود وعاد بالقارعة، فأما ثمود فأهلكوا بالطاغية، وأما عاد فأهلكوا بريح صرصر عاتية. سخرها عليهم سبع ليال وثمانية أيام حسوما، فترى القوم فيها صرعى كأنهم أعجاز نخل خاوية، فهل ترى لهم من باقية. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అనివార్యమైన సంఘటన. ఏమిటి ఆ అనివార్యమైన సంఘటన? ఆ అనివార్యమైన సంఘటన ఏమిటో నీకేమి తెలుసు? సమూద్ ఆ జాతులవారు అకస్మాత్తుగా విరుచుకుపడే ఆ విపత్తును నమ్మటానికి నిరాకరించారు. అందువల్ల సమూద్ జాతివారు భయంకరమైన ఒక ఉపద్రవం ద్వారా నాశనం చేయబడ్డారు. ఆద్ జాతివారు ఒక పెద్ద గాలివాన ద్వారా నాశనం చేయబడ్డారు. అల్లాహ్ వరుసగా 7 రాత్రులు 8 పగళ్లు వారిని దానికి గురి చేశాడు. నీవు అక్కడ ఉండి ఉంటే వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు చెట్ల బోదెలు మాదిరిగా చెల్లా చెదరుగా పడి ఉండటాన్ని నీవు చూస్తావు. ఇప్పుడు వారిలో మిగిలి ఉన్నవాడెవడైనా నీకు కనిపిస్తున్నాడా? ఇలాంటి మహాపరాధానికే ఫిరౌను, అతనికి పూర్వం గతించిన ప్రజలు, తలక్రిందులైన పురములలోని వారు కూడా పాల్పడ్డారు. వారందరూ తమ ప్రభువు పంపిన ప్రవక్త చేసిన హితబోధను అంగీకరించలేదు. అప్పుడు ఆయన వారిని అతి కఠినంగా పట్టుకున్నాడు. لنجعلها لكم تذكرة وتعيها أذن واعية. గాలివాన ఉద్భూతమైనప్పుడు మేము మిమ్మల్ని నావలోకి ఎక్కించాము. ఈ విధంగా మేము ఈ సంఘటనను మీకు గుణపాఠం నేర్పే జ్ఞాపికగా ఉండేలా చేశాము. జ్ఞాపకం ఉంచుకునే చెవులు దానిని చిరకాలం జ్ఞాపకం ఉంచుకునేలా కూడా చేశాము. ఫఇజా నుఫిఖ ఫిస్సూరి నఫఖతున్ వాహిదా వహుమిలతిల్ అర్దు వల్ జిబాలు ఫదుక్కతా దక్కతన్ వాహిదా ఫయౌమఇజిన్ వఖఅతిల్ వాఖిఅ وانشقت السماء فهي يومئذ واهية والملك على أرجائها ويحمل عرش ربك فوقهم يومئذ ثمانية يومئذ تعرضون لا تخفى منكم خافية. ترواتا وكساري శంఖం ఊదబడుతుంది. భూమిని పర్వతాలను లేపి ఒకే ఒక దెబ్బతో తుత్తునియలుగా చేయటం జరుగుతుంది. ఆ రోజున జరగవలసిన సంఘటన జరుగుతుంది. ఆ రోజున ఆకాశం బ్రద్దలవుతుంది, దాని వ్యవస్థ సడలిపోతుంది. దైవదూతలు దాని చుట్టుప్రక్కల చేరి ఉంటారు. 8 మంది దైవదూతలు ఆ రోజున నీ ప్రభు సింహాసనాన్ని తమపై ఎత్తుకుని మోస్తూ ఉంటారు. అదే మీరు హాజరుపరుచబడే రోజు. ఆ రోజున మీ రహస్యాలేవీ దాగి ఉండవు. فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ فَيَقُولُ هَاؤُمُ اقْرَءُوا كِتَابِيَهْ إِنِّي ظَنَنْتُ أَنِّي مُلَاقٍ حِسَابِيَهْ فَهُوَ فِي عِيشَةٍ رَاضِيَةٍ فِي جَنَّةٍ عَالِيَةٍ قُطُوفُهَا دَانِيَةٍ كُلُوا وَاشْرَبُوا هَنِيئًا بِمَا أَسْلَفْتُمْ فِي الْأَيَّامِ الْخَالِيَةِ అప్పుడు తన కర్మల పత్రం తన కుడి చేతికి ఇవ్వబడిన వ్యక్తి, చూడండి, నా కర్మల పత్రాన్ని తీసుకుని చదవండి, నా లెక్క నాకు తప్పకుండా లభిస్తుందని నేను అనుకుంటూ ఉండేవాణ్ణి అని అంటాడు. కనుక అతను తనకిష్టమైన భోగభాగ్యాలలో ఓలలాడుతాడు, అత్యున్నత స్వర్గ వనాలలో ఉంటాడు. వాటి పండ్ల గుత్తులు వ్రేలాడుతూ ఉంటాయి. అలాంటి వారితో ఇలా అనబడుతుంది, హాయిగా తినండి, త్రాగండి, గత దినాలలో మీరు చేసుకున్న కర్మలకు ప్రతిఫలంగా. وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِشِمَالِهِ فَيَقُولُ يَا لَيْتَنِي لَمْ أُوتَ كِتَابِيَهْ وَلَمْ أَدْرِ مَا حِسَابِيَهْ يَا لَيْتَهَا كَانَتِ الْقَاضِيَهْ مَا أَغْنَى عَنِّي مَالِيَهْ هَلَكَ عَنِّي سُلْطَانِيَهْ خذوه فغلوه ثم الجحيم صلوه ثم في سلسلة ذرعها 70 ذراعا فاسلكوه إنه كان لا يؤمن بالله العظيم ولا يحض على طعام المسكين فليس له اليوم هاهنا حميم ولا طعام إلا من غسلين لا يأكله إلا الخاطئون. తన కర్మల పత్రం తన ఎడమ చేతికి ఇవ్వబడిన వ్యక్తి ఇలా వాపోతాడు, అయ్యో, నా కర్మల పత్రం నాకు అసలు ఇవ్వకుండా ఉంటే, నా లెక్క ఏమిటో నాకు అసలు తెలియకుండా ఉంటే ఎంత బాగుండేది. అయ్యో, నాకు ప్రపంచంలో వచ్చిన ఆ మరణమే ఏకంగా అంతిమ మరణమై ఉంటే ఎంత బాగుండేది. ఈనాడు నా ఆస్తి నాకు ఏమాత్రం పనికిరాలేదే, నా అధికారమంతా అంతరించిపోయిందే. అప్పుడు ఇలా ఆజ్ఞాపించబడుతుంది, అతనిని పట్టుకోండి, అతని మెడకు కంఠపాశం తగిలించండి, ఆపై అతనిని నరకములోకి విసిరివేయండి. తరువాత అతనిని 70 గజాల పొడుగు గొలుసుతో బంధించండి. మహనీయుడు మహోన్నతుడు అయిన అల్లాను ఇతను విశ్వసించేవాడు కాదు, నిరుపేదలకు అన్నం పెట్టండి అని ప్రోత్సహించేవాడూ కాదు. కనుక ఈనాడు ఇక్కడ ఇతని దుఃఖంలో పాలు పంచుకునే స్నేహితుడెవడూ ఉండడు. గాయాల కడుగు తప్ప అతనికి తినటానికి ఆహారం కూడా ఏదీ ఉండదు. దానిని పాపాత్ములు తప్ప మరెవరూ తినరు. إنه لقول رسول كريم وما هو بقول شاعر قليلا ما تؤمنون ولا بقول كاهن قليلا ما تذكرون تنزيل من رب العالمين ولو تقول علينا بعض الأقاويل لأخذنا منه باليمين ثم لقطعنا منه الوتين فما منكم من أحد عنه حاجزين وإنه لتذكرة للمتقين وإنا لنعلم أن منكم مكذبين وإنه لحسرة على الكافرين وإنه لحق اليقين فسبح باسم ربك العظيم كادو أدي كادو మీరు చూస్తూ ఉన్న వస్తువుల మీద మీరు చూడలేని వస్తువుల మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. ఇది గౌరవనీయుడైన ఒక సందేశహరుని వాక్కు, ఏ కవికి చెందిన వాక్కు కాదు. కాని మీరు విశ్వసించటం అనేది చాలా తక్కువ. ఇంకా ఇది ఏ జ్యోతిష్యుని వాక్కు కూడా కాదు. కాని మీరు ఆలోచించటం అనేది చాలా తక్కువ. ఇదసలు సర్వలోకాల ప్రభువు తరపు నుండి అవతరించింది. ఒకవేళ ఇతను స్వయంగా కల్పించి ఏదైనా విషయాన్ని మాకు ఆపాదించి ఉంటే మేము ఇతని కుడి చెయ్యిని పట్టుకునేవారం, ఇతని మెడ నరాన్ని కోసివేసేవారం. అప్పుడు మీలో ఎవ్వరూ మమ్మల్ని ఈ పని చేయకుండా ఆపగలిగేవారు కారు. అసలు ఇది దైవభీతి కలవారికి ఒక హితోపదేశం. మీలో కొందరు తిరస్కరించేవారున్నారని మాకు తెలుసు. ఇటువంటి తిరస్కారులకు నిస్సందేహంగా ఇది దుఃఖకారణం అవుతుంది. ఇది పూర్తిగా నమ్మదగిన సత్యం. కనుక ఓ ప్రవక్త, మహోన్నతుడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు.